ఏయ్ శ్రీరామ్, శ్రీరామ శరణం మమ పరమ భాగవతులారా. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండలో 92వ సర్గ. తతస్తాం రజనీం వ్యూష్య భరత సపరిచ్ఛద కృతాతిథ్యో భరద్వాజం కామాత్ అభిజగామ. హా హా అంటూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యము ఈ ఆతిథ్యము అని వాల్మీకే అంటూ ఉన్నాడు కవి. అలా ఆతిథ్యాన్ని వారందరూ కూడా స్వీకరించి ఆనందంగా ఆ రాత్రి గడిపి భరద్వాజుని అనుజ్ఞ తీసుకుని ఆయన చెప్పిన గుర్తుల ప్రకారంగా రామచంద్రస్వామిని చేరుకోవటానికై బయలుదేరారు వారందరూ కూడా. సా సంప్రహుష్ట ద్విపవాజియోధ విత్రాసయంతీ మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ ప్రతిగ్రాహమాన రరాజసేన భరతస్య తత్ర. చాలా సంతోషం పొందినటువంటి ఏనుగులు, గుర్రాలు, కాల్బలము, పరివారము అంతా ఆనందంగా ప్రకాశించి బయలుదేరింది. అలా సైన్యం బయలుదేరి భరద్వాజుడు చెప్పిన గుర్తులు ఆ ప్రదేశానికి మన్యే ప్రాప్తాస్మా అంటాడు. చేరుకున్నాం అంటే ఇప్పటికి మనము ఏ గుర్తులతో ఆయన చెప్పారో ఆ గుర్తులు ఉన్న చోటికి చేరుకున్నాము అని సంతోషంతో ఉన్నాడు భరతుడు. అలా ఇక ఎక్కడ ఉంటుందో ఆశ్రమము, దాన్ని పట్టుకోవాలి. మరి వృక్షాల ఆకాశాన్ని అంటి ఉన్నాయి, దారులు డొంకలు ఏమీ ఉండవు. కనుక ముందు కొందరు వెళ్ళి చూద్దాం, తర్వాత మీరందరూ వస్తూ ఉండండి అని చెప్పి వశిష్ఠ మహర్షిని, సుమంత్రుడిని తీసుకొని శత్రుఘ్నుడు కొంతమంది యోధులతో ముందుకు నడిచారు. అలా ఆ నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి ప్రదేశం అది మందాకిని అనే పేరుతో. అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉన్నది. అలా కొంత దూరం వచ్చేటప్పటికీ ధూమం ఆకాశం మీద కనిపిస్తూ ఉన్నది, పొగ. అగ్నులు ఉంటాయి, అగ్నుల్లో నుంచి వస్తూ ఉన్నది అనుకుంటూ వస్తూ ఉంటే లక్ష్మణస్వామి కట్టాడట గుడ్డల గుర్తులు కొన్ని ఆ మందాకినికి పోయి స్నానం చేసి వచ్చేటప్పుడు మారకుండా దారి రావటానికని కట్టాడు ఆయన. అవి చూస్తూ ఉన్నారు. ఈ ధ్వని దగ్గరలోకి వచ్చేటప్పటికీ వినిపించింది. అక్కడ రామచంద్రస్వామి ఒక రాతి మీద కూర్చొని ఉన్నాడు. సీతమ్మ పక్కనే ఉంటే లక్ష్మణుడు విన్నాడు ఏమిటి ధ్వని అని చెప్పి చెట్టెక్కాడు ఆయన. చెట్టెక్కి చూస్తే సైన్యం, ఇక్ష్వాకు కోవిదారము, జెండాలు, అవన్నీ గోరింత వృక్షపు జెండాలు. భగ్గున మండిపోయాడు, బుసలు కొడుతూ ఉన్నాడు. అన్నా అనుజ్ఞ ఇచ్చేయి, వెంటనే నాశనం చేసేస్తాను వారిని. అనుజ్ఞయి ఏమిటయ్యా, అసలు ఏమి చెప్పకుండా అనుజ్ఞ ఏమిటి, బాణాలు ఏమిటనంటే భరతుడు వస్తూ ఉన్నాడు, సైన్యంతో వస్తున్నాడు, మన ఎక్కడ కూడా ఉండనియ్యడు అన్నమాట. తల్లేమో రాజ్యం నుంచి వెడలగొడితే, కొడుకేమో అడవుల్లో కూడా ఉండటానికి వీల్లేదన్నట్లుగా వస్తూ ఉన్నాడు. అంటే అవును, భరతుడు రావటం సముచితమే కదా, సమయోచితమే. అతడు మనకి కీడు చేసేవాడు కాదు, నువ్వు అలా పలకవద్దయ్యా. అంటే అలా కాదు, నాకు నమ్మకం లేదు అని అంటే, నీకేమైనా రాజ్యం కావలిస్తే చెప్పు, నీకిస్తాను భరతుడికి చెప్పి అనేటప్పటికి పాపం సిగ్గుపడిపోయాడు. అన్నదమ్ములయ్యా మనం అందరమీ కూడా, మీరు లేనిది నాకు సుఖం ఎక్కడది, నీవు, భరతుడు, శత్రుఘ్నుడు మనమంతా కలిసి సుఖపడాలి తప్ప ఏ ఒక్కరూ లేకపోయినా సుఖం లేదు అని చెబుతూ ఉండగానే చూడు అక్కడ శ్వేతఛత్రం కనిపించడం లేదు. రాముడు కూడా చూశాడు, తెల్లగొడుగు లేదయ్యా. అంటే రాజుగారు ఉంటే కానీ తెల్లగొడుగు ఉండదు. కనుక నాకేదో అనుమానం కలుగుతూ ఉన్నది, దిగిరా, వెంటనే దిగిరా అంటే గబగబా ఆయన దిగేసి వచ్చేశాడు. చూస్తూ ఉండగానే భరతుడు వచ్చేసాడు. వచ్చేసి కూర్చొని ఉన్నటువంటి ఆ రామచంద్రస్వామి పాదముల మీద పడిపోయాడు భరతుడు. రాముడు చూసి, ఏమిటిది ఈ నారచీరలేమిటి, ఈ జడలేమిటి అంటూ ఆయన ఆశ్చర్యానికి లోనైపోయాడు. పట్టి లేపి, ఏమిటి భరత, ఏమిటి సోదర, నీవేమిటి, ఇటువంటి జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రాము దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా. యుగాంతమునందు పడిపోయిన సూర్యబింబములాగా ఉన్నాడట. అంటే వెలుగులు లేవు, కిరణాలు ఉపసంహరించుకుని ఉంటుందప్పుడు. అలా చీరవ నారచీరలు జడలు ధరించి ఉన్నటువంటి వాడు భరతుడు చూసి దగ్గరకు లేపి శిరస్సు మూర్కొని ఆలింగనం చేసుకున్నాడు. దగ్గరలో కూర్చోబెట్టుకున్నాడు. సోదర, ఏమిటిలా ఇంత ప్రయాణం చేసి వచ్చావు, తండ్రి గారు ఎక్కడా, ఏమయ్యారు, నిన్ను చూసి చాలా కాలమైంది, ఎలా ఉన్నారయ్యా, ప్రజలు ఎలా ఉన్నారు, నీతో సమానమైనటువంటి విశ్వసనీయులు ధైర్యశాలురు ఇంగితం తెలుసుకోగలిగినటువంటి వారిని మంత్రులుగా నియమించావా, నీతిశాస్త్ర కోవిదులు రహస్యాన్ని కాపాడేవాళ్ళు ఉండాలి సుమా, వాళ్ళుంటే రాజులకు మేలు కలుగుతూ ఉంటుంది అంటూ మొదలుపెట్టి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని కశ్చిత్ సర్గ అంటారు, 100వ సర్గ ఇది. కశ్చిత్తు కశ్చిత్తు అంటూ వస్తూ ఉంటాయి. కశ్చిత్ ధారయతే తాత రాజాయత్వమిహాగత కచ్చిత్ శుశ్రూషసే తాత పితరం సత్య విక్రమం. అంటే శుశ్రూష చేస్తూ ఉన్నావా తండ్రికి, కచ్చిత్ దశరథో రాజా కుశలి సత్యసంగర సత్యమైనటువంటి మాటకు కట్టుబడి ఉండే తండ్రి గారు కుశలంగా ఉన్నారా అంటూ సాగుతుంది ఇది. ఇది కచ్చిత్ సర్గ, ఒక వరుస పెట్టేసి ప్రశ్నల వర్షాన్ని కురిపించేసేసాడు. మాట ఇక మాట్లాడటానికి వీలు లేనట్లుగా రాజైనటువంటి వాడికి కావలసినటువంటి లక్షణములు ఇలా ఉండాలి, ఇటువంటి వారిని సైన్యంలో చేర్చుకోవాలి, ఇలా చెప్పేస్తూ మొత్తం అంతా రాజనీతిని ప్రశ్నల రూపంలో రాజనీతిని అందించాడు రాముడు. రామస్య వచనం శ్రుత్వా భరతః ప్రత్యువాచః. ఆ రాముని మాట విని భరతుడు అప్పుడు అంటూ ఉన్నాడు, అప్పటికి కానీ భరతునికి సమయం చిక్కలేదు చెప్పటానికి. మరి ఏదో నువ్వు ఆగు, నేను చెప్పేది విను అంటానికి వీల్లేదు కదా. తెలుపుతా నరశ్రేష్ఠ, నీవు మహాపురుషుడవు, నీవు రాజువి, నీవే రాజువయ్యా, సాక్షాత్తు నీవు సామాన్యుడవు కాదు, నారాయణుడివే అని నేను అనుకుంటూ ఉన్నాను అని చెబుతూ ఉంటాడు భరతుడు. ఆ సాక్షాత్తు నారాయణుడు అనేటటువంటి మాట వ్యాఖ్యానమును అనుసరించి అక్కడ ఉన్నది, భరతుడుగా వాల్మీకిగా మూలమునందు చెప్పలేదు. తండ్రి గారు లేరు, చాలా అనర్థం జరిగిపోయింది, నా తల్లి ఈ పనులు చేసినందువలన, కనుక స్వర్గానికి వెళ్ళిపోయారు నాన్నగారు, నీవు లేకపోతే ఎలా ఉంటారు అనుకున్నావు, నిన్నే తలంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. పురుషశ్రేష్ఠుడా, తండ్రికి జలతర్పణం చేయి, నేను శత్రుఘ్నుడు ఇదివరకే చేసేసాం, మీరు ప్రీతి అయినటువంటి తనయుడు జలతర్పణ చేస్తేనే ఆయనకి అక్షయమైనటువంటి పితృలోకములు అందుతాయి అనేటప్పటికీ, అయ్యో తండ్రి గారు ఇలా వెళ్ళిపోయారా స్వర్గానికి అని అంటూ ఏడ్చాడు రాముడు. లక్ష్మణుడు, సీత, రాముడు అంటూ ఉన్నాడు, మీ మామగారు మరణించారు, లక్ష్మణ నీవు పితృవిహీనుడవయ్యావయ్యా, మనం ఎటువంటి వార్త వినవలసి వచ్చింది అని దుఃఖించి ఆ గంగానదికి వెళ్ళారు మందాకిని. వెళ్ళి ఆయనకి జలతర్పణములు ఇచ్చారు, గారపిండితో ఆయనకి పిండాన్ని కూడా పెట్టారు. యదన్న పురుషో భుంక్తే తదన్న హస్తస్య దేవతాః. అంటే మరి గారపిండి దశరథ చక్రవర్తి భక్ష్య భోజ్య శోష్య లేహ్య పానీయములతో భుజించేవాడివి నీవు, కానీ నేను ఏది తింటున్నానో అదే పెట్టాలి నీకును, ఇది లోకంలో పరిపాటి కనుక ఈ గారపిండే పెడుతూ ఉన్నా నీకు అంటాడు రాముడు. అంటే అలా పిండములే పెట్టేవాళ్ళు, ఎవరేది తింటారో అదే పెట్టేవాళ్ళు. క్రమంగా మారిపోయి ఈనాటికి ఎన్నో రకాలుగా వచ్చేసి పప్పు ఉప్పు కాయగూర బెల్లం అనే వరకు వచ్చేసినాయి ఈనాడు మంత్రాలు. అవన్నీ కూడా అలా పెట్టేవాళ్ళు. అవి నీటిలో వేస్తే జల జంతువులు తినేవి. తర్వాత అంతా కలిసి భోజనాలు చేసేవాళ్ళు. అంతే ఆనాటికి ఉన్నటువంటి స్థితులు. ఇవన్నీ కూడా అందరూ కూడా ఈ లోపల వచ్చేసారు. తల్లులు అందరూ వచ్చేసారు. వారిని వీరు వీరిని వారు చూసి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నారు. స్త్రీలను పుత్రులను వారు కౌగిలించుకున్నారు. వీళ్ళు పాదాభివందనాలు చేశారు. కుశల ప్రశ్నలు వారు వీరు వీరు వారు సతత్రతేషాం రుదతాం మహాత్మనాం భువంచ కంచ అను నినాదయన్ స్వర గుహా గిరీణంచ దిశశ్చ సంతతం మృదంగ ఘోష ప్రతిమ ప్రశుశ్రువే. ఏడుపులు ఉన్నాయి ఒక ప్రక్కనే, ధ్వనులు ఉన్నాయి, కోలాహలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆకాశం నిండిపోయింది. కొండ గుహలు ప్రతిధ్వనించినయట. గుహా గిరీణం అలా ప్రతిధ్వనించినవి. ఆ తరువాత నిశ్శబ్దం అలముకున్నది. వశిష్ట పురతః కృత్వా దారాన్ దశరథస్య చ అభిచక్రామతందేశం రామదర్శన దర్శిత. రామదర్శనమును పొందినటువంటి వారు వశిష్ఠుడిని ముందు పెట్టుకొని భరతుడు చెబుతూ ఉన్నాడు, అన్నా ఏదో తెలియక జరిగిపోయింది, ఇలా నీవే రావాలి అయోధ్యకి, మేము పట్టాభిషేక సంభారాలను కూడా తీసుకుని వచ్చాము, కనుక దయచేసి మా విన్నపాన్ని మన్నించు. నేను నీకు భ్రాత, సోదరుడిని, శిష్యుడను, దాసుడను కూడా. నీవే కదా నాకు విద్యలు నీవు నేర్పావు అన్న అయినటువంటి వారు అప్పుడు తమ్ములకు నేర్పుతూ ఉండేవారు. అన్నకి గురువుగారు నేర్పితే ఇంకా రహస్యాలన్నీ చెబుతూ ఉండేవారు. ఒకళ్ళకి చెబితే తర్వాత వారందరికీ చెబుతూ ఉండేవారు. అలా నీకు శిష్యుడను దాసుడను కూడా, నీకే నేను సేవకుడును, కనుక నీవు అనుగ్రహించు. రాజులేని రాజ్యము సుభిక్షంగా ఉండదు, దయచేసి అయోధ్యకు రావలసింది అన్నాడు. అంటే అయ్యేమిటి భరత అలా అంటావు, నీకు ధర్మం తెలుసు నీవు కూడా, కానీ తండ్రి గారు నీకోసమై ఇచ్చినటువంటిది రాజ్యము. తండ్రి పంచి ఇస్తాడు, ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని అలా పంచి ఇచ్చినటువంటిది తీసుకోవటము పిల్లల ధర్మము. మన ధర్మం అది, రాజ్యభాగాన్ని అలా నీకు ఇచ్చాడు, అరణ్యాలని నాకు ఇచ్చాడు, కాదంటానికి కుదరదయ్యా, అది ఇది అని అంటూ మార్చడానికి వీలు లేదు. తమ్ముడా, పురుషుడు తానుగా స్వతంత్రుడు కాదు, దైవమే అతన్ని నిర్దేశిస్తుంది నాయన. ఎలా కోరిన చోటికి లాగుకొని పోతూ ఉంటుంది దైవము అంటే ఇక్కడ అర్థం కర్మ. అతడు చేసేటటువంటి పని, ఏ పని చేస్తే ఆ పనే. కానీ చాలామంది పూర్వజన్మలోది అంటుంటారు, మరికొందరేమో ఈ ఎప్పటికప్పుడే చేసుకున్నటువంటిదే కర్మ అంటారు. ఎవరు చేసింది వారే అనుభవించాలి. ఎప్పటికప్పుడే కర్మ అంటే పనే. రెండు రకాలుగాను వారి వారి విశ్వాసాలను బట్టి నమ్ముతూ ఉంటారు. కర్మ అన్నప్పుడు ఎప్పుడూ కూడా పని. ఆ కర్మ అని చెప్పగానే దీన్ని ఎక్కడికి తీసుకుపోతారు అని అంటే, సామాన్యంగా కర్త కర్మ క్రియ అని పాఠాలు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు తెలుసుకుంటాం, అలాగే తర్వాత కూడా ఇదే. కనుక ఎప్పుడు ఎవరు చేసుకున్న కర్మకి వారికే. ఇప్పుడు నీ తల్లి చేసింది అంటే ఆ వరాలు కోరింది, ఆయన ఇచ్చాడు ఆ సమయానికి, కైకేయికి నీవు పుత్రుడు కనుక నీకు వచ్చిని. నాకు నేను కూడా ఆ తండ్రి మాటని సత్యము చెయ్యాలి అని చెప్పి నేను వచ్చాను, ఇది నా కర్మే. నిజానికి మరి అంతే కదా, రాముడికి ఎవరన్నా బలవంతంగా నెట్టాల్సిన అవసరం లేదు కదా. లక్ష్మణుడు చెబుతూనే ఉన్నాడు నీదే రాజ్యము అని. కానీ నేనేం చేశాను, తండ్రి మాటను నిజం చేయాలని వచ్చా, ఇది నా కర్మ, ఇప్పుడు చేసుకున్నదే ఇదంతా. కనుక లోకమంతా కూడా ఇంతేనయ్యా, ఎవరిని గూర్చి వాడే ఆలోచించుకోవాలి, పరులను గూర్చి చింతించవలసిన అవసరం లేదు. ఏ మానవుడైనా సరే తనను గూర్చి తానే ఆలోచించుకోవాలి. నిలిచి ఉన్నా తిరుగుతున్నా ఏం చేస్తున్నా కాలము అనేటటువంటిది ఆయువుని హరించి వేసుకొని పోతూ ఉంటుంది. నందంతి ఉదతి ఆదిత్యే నందతి నందంతి అస్తమయ్యే రవవు అంటూ లోకమంతా ఏమనుకుంటూ ఉన్నారు. సూర్యుడు ఉదయించాడు అని అంటే పనులు చేసుకుందామని సంతోషంగా పరుగులు పెడుతూ ఉంటారు. అస్తమించాడు అని అంటే రాత్రి కాలంలో పొందే సుఖాలు పొందుదామనుకుంటూ అలా అనుకుంటూ ఉంటారు. ఇలా ఒక రోజు వెళ్ళిపోతూ ఉంటుంది, అలా రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా అంతే కదా, ఒక్కరోజే, ఒక రాత్రి ఒక పగలు ఎలాగో మిగిలియన్నీ అంతే. అలా నడిచిపోతూ ఉంటుంది, ఆయువు వెళ్ళిపోతూ ఉంటుంది, శరీరం ముడతలు పడిపోతూ వార్ధక్యం పెరిగిపోతూ ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ జుట్టు తెల్లబడిపోతుంది, జవసత్వాలు తరిగిపోతాయి. కనుక ఎవడూ దీని నుంచి తప్పించుకోలేడు. అలా ఎవడికి వాడికే వయసు వస్తూ ఉంటుంది. కొత్త ఋతువు వచ్చిందంటే కొత్త కొత్త అనుభవాలకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా జరిగిపోతూ ఉంటుంది. కనుక లోకమంతా కూడా ఈ విధంగానే, అందరిది ఇదే. కానీ ధర్మాన్ని ఆచరించాలి ప్రతి వ్యక్తి కూడా. తాను ఇష్టం వచ్చినప్పుడు పుట్టడానికో, ఇష్టం వచ్చినప్పుడు మరణించటానికో ఎవరికీ లేదు కదా అవకాశము. మరి అలా అయితే అసలు మరణించరు, లేదు విసుగు వస్తుంది ఒక్కొక్కసారి. ఎంతవరకు అంటే ఇంకా సావి లేదు అంటే దేవుడు అనేవాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే ఎవడి చేతిలోనూ లేదు ఇది. ఉత్తమ గతులు పొందాలి అని అంటే ధర్మమే ఆచరించాలి. మన తండ్రి ధర్మాత్ముడు, ధర్మకార్యాలు చేశాడు, యజ్ఞయాగాదులు చేశాడు, స్వర్గానికి చేరుకున్నాడు. అలాగే నీవు కూడా చేయవయ్యా, రాజువుగా ఇచ్చినటువంటి దానిని నీవే అనుభవించాలి. జీర్ణమైనటువంటి వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు, దివ్యదేహాన్ని పొందాడు. కనుక దుఃఖించవలసిన పని లేదు. తండ్రిని, తండ్రి మాటను నెరవేర్చటము పుత్రుల ధర్మము. జీవతో వాక్యకరణాత్, ఆయన చెప్పినటువంటి మాటలు వినాలయ్యా, అదే ఆచరించాలి, ఇది ధర్మము అని రాముడు అలా చెబుతూ ఉన్నాడు. మళ్ళీ భరతునికి అవకాశం ఇవ్వడం లేదు, అలా నడుస్తూ ఉన్నది. తర్వాత భరతుడు ఏమంటాడో రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.